అత తైత్రియ ఆరణ్య పంచమ ప్రశ్న ప్రారంభ. ఛందస్తన్నో మాహాసీత్ ఓం శాంతి శాంతి శాంతి. దేవా వై సత్రమాసత వృద్ధి పరిమిత యశస్కామాః తే బ్రువన్ ఇన్నః ప్రథమం యశరిచ్ఛాత్ సర్వేషాం నస్తత్సహ సజితి తేషాం కురుక్షేత్రం వేదిరాసీత్ తస్యైఖాండవో దక్షిణార్ధాసీత్ దూర్ఘముత్తరార్ధ పరిణజ్జగనార్ధ మరవ ఉత్కరః తేషాం మఖం వైష్ణవం యశ ఆర్చత్ తన్యకామయత తేనావాక్రామత్ తందేవా అన్వాయన్ యశోవరుత్సమానాః తస్యాన్వాగతస్య సవ్యాద్ధనురజాయత దక్షిణాదిషవః తస్మాదిషు ధన్వం పుణ్యజన్మ యజ్ఞజన్మా హి తమేకగుం సంతం బహవో నాభ్యధిష్ణువన్ తస్మాదేకమిషుధన్వినం బహవో నిషుధన్వానాభిధిష్ణువంతి సోస్మయత ఏకం మా సంతం బహవో నాభ్యధర్షిషురితి తస్య శిష్మియానస్య తేజోపాక్రామత్ తద్దేవా ఓషధీషు న్యమృజో తే శ్యామాకా అభవన్ స్మయాకా వై నామైతే తత్స్మయాకా నాగస్మయాకత్వం తస్మాద్దీక్షితేనాపి గృహ్యస్మేతవ్యం తేజసో ధృత్యై సధనశ్వతిష్కభ్యాతిష్ఠత్ తా ఉపదీకా అబ్రువన్ వరం వృణామహై అథవ ఇమగుం రంధయామ యత్ర క్వచ ఘనామ తదపోభితృణదామేతి తస్మాదుపదీకా యత్ర క్వచ ఘనంతి తదపోభితృందంతి ఆరే వృతగృహ్యాసాం తస్య జ్యామప్యాదన్ తస్య ధనుర్విప్రవమానగుం శిర ఉదవర్తయత్ తద్యావా పృథివీ అనుప్రావర్తత యత్ప్రావర్తత తత్ప్రవర్గ్యస్య ప్రవర్గ్యత్వం యద్ధ్యాపదత్ తద్ఘర్మస్య ఘర్మత్వం మహతో వీర్యమపత్తయితి తన్మహావీరస్య మహావీరత్వం యదస్యాః సమభరన్ తత్సమ్రాజ్ఞః సమ్రాట్త్వం తగస్కృతం దేవతాస్తేధాభ్యగృహ్ణత అగ్నిః ప్రాతః సవనం ఇంద్రో మాధ్యం వినగం సవనం విశ్వే దేవాస్తృతీయ సవనం ఏనాపశీర్ష్ణాయజ్ఞేన యజమానాః నాశిషో వారుంధత నసువర్గం లోకమభ్యజయన్ తే దేవా అశ్వినావబ్రువన్ భిషజో వైస్థః ఇదం యజ్ఞస్య శిరః ప్రతిధత్తమితి తావబ్రూతాం వరం వృణావహై గ్రహ ఏవ నావత్రాపగృహ్యతామితి తాభ్యామేతమాశ్వినమగృహ్ణన్ తావేతద్యజ్ఞస్య శిరః ప్రత్యధత్తాం యత్ప్రవర్గ్యః తేన సశీర్ష్ణాయజ్ఞేన యజమానాః అవాశిషోరుంధత అభిసువర్గం లోకమజయన్ యత్ప్రవర్గ్యం ప్రవృణత్తి యజ్ఞస్యైవ తచ్చిరః ప్రతిదధాతి తేన సశీర్ష్ణాయజ్ఞేన యజమానః అవాశిషోరుంధే అభిసువర్గం లోకం జయతి తస్మాదేశ ఆశ్రప్రవయాదివ యత్ప్రవర్గ్యః సావిత్రం జుహోతి ప్రసూత్తి చతుర్గృహీతేన జుహోతి చతుష్పాదః పశవః పశూనేవావరుంధే తతస్రో దిశః దిక్ష్వేవ ప్రతిష్టతి ఛందాగుంసి దేవేభ్యోపాక్రామన్ నవో భాగాని హవ్యం వక్ష్యామ ఇతి తేభ్య ఏతచ్చతుర్గృహీతమధారయన్ ప్రోనువాక్యాయై రాజ్యాయై దేవతాయై వషట్కారాయ యచ్చతుర్గృహీతం జుహోతి ఛందాగస్యేవ తత్ప్రీణాది తాన్యస్య ప్రీతాని దేవేభ్యో హవ్యం వహంతి బ్రహ్మవాదినో వదంతి హోతవ్యం దీక్షితస్య గృహా హోతవ్యామితి వైదీక్షితః యజ్జుహుయాత్ హవిష్కృతం యజమానమగ్నో ప్రదధ్యాత్ యన్న జుహుయాత్ యజ్ఞపరురంతరియాత్ యజురేపపదేత్ నహవిష్కృతం యజమానమగ్నో ప్రదధాతి న యజ్ఞపరురంతరేతి రాజత్రే ఛందాదస్యప్యమన్యత తస్యైవ షట్కారోభ్యయశిరోచ్ఛినత్ తస్యైవేద్వేధారసః పరాపతత్ పృథివీమర్ధః ప్రావిశత్ పశూనర్ధః యః పృథివీం ప్రావిశత్ సఖదిరోభవత్ యః పశూన్ సోజాం యత్ఖాదిర్యభ్యర్భవతి ఛందసామేవ రసేన యజ్ఞస్య శిరః సంభరతి యదౌదుంబరీ ఊర్ధ్వా ఉదుంబరః ఊర్జైవ యజ్ఞస్య శిరః సంభరతి యద్వైణవీ తేజోవై వేణుః తేజసైవ యజ్ఞస్య శిరః సంభరతి యద్వైకంగతి భా ఏవావరుంధే దేవస్య త్వాసవితుః ప్రసవ ఇత్యభ్రిమాదత్తే ప్రసూత్యై అశ్వినార్బాహుభ్యామిత్యాహ అశ్వినౌ హి దేవానామధ్వర్యో ఆస్తాం ఊష్ణోహస్తాభ్యామిత్యాహయత్యై వజ్ర ఇవ వా ఏషా యదభ్రిః అభ్రిరసి నారిరసేత్యాహ శాంతై అధ్వరకృద్దేవేభ్యరిత్యాహ యజ్ఞో వా అధ్వరః యజ్ఞకృద్దేవేభ్యై తదాహ ఉత్తిష్ట బ్రహ్మణస్పద ఇత్యాహ బ్రహ్మణ ఇవ యజ్ఞస్య శిరోర్చయితి ప్రైతు బ్రహ్మణస్పతి ఇత్యాహ ప్రేత్యైవ యజ్ఞస్య శిరోర్చయితి ప్రదేవ్యేతు సోనృతేత్యాహ యజ్ఞో వై సోనృతా అచ్చావీరన్నర్యం పంక్తిరాధ సమిత్యాహ పాంతో హి యజ్ఞః దేవాయజ్ఞం నయంతు నయత్యాహ దేవానేవ యజ్ఞనియః కురుతే దేవేద్యా వా పృథివీ అనుమేమగం సాధామిత్యాహ ఆభ్యామేవానుమతో యజ్ఞస్య శిరః సంభరతి రుధ్యాసమద్యమఖస్య శిర ఇత్యాహ యజ్ఞో వై మఖః రుధ్యాసమద్యయజ్ఞస్య శిర ఇది వా వై తదాహ మఖాయ త్వామఖస్య త్వాశీర్ష్ణ ఇత్యాహ నిర్దిశ్యైవైనద్ధరతి త్రిర్హరతి త్రయలిమే లోకాః ఏభ్య ఏవ లోకేభ్యో యజ్ఞస్య శిరః సంభరతి ఊష్ణీం చతుర్థకం హరతి అపరిమితాదేవ యజ్ఞస్య శిరః సంభరతి మృత్ఖనాదగ్రే హరతి తస్మాన్ మృత్ఖనః కరుణ్యతమః యత్యగ్ర ఆసీరిత్యాహ అస్యామేవాచం వట్కారం యజ్ఞస్య శిరః సంభరతి ఓర్జం వా ఏతకం రసం పృథివ్యా ఉపరీకా ఉద్దిహంతి యద్వల్మేకం యద్వల్మేకవపాసం భారో భవతి ఊర్జమేవ రసం పృథివ్యావరుంధే అథో శ్రోత్రమేవ శ్రోత్రగృహ్యేతపృథివ్యాః యద్వల్మేకః అవధిరో భవతి య ఏవం వేద ఇంద్రో వృత్రాయ వజ్రముదయచ్చత్ స యత్ర యత్ర పరాక్రమత తన్నాధ్రియత సపూతీకస్తంభే పరాక్రమత సోధ్రియత సోబ్రవీత్ ఊతిం వై మేధాది తదూతీకానామూతీకత్వం యదూతీకా భవంతి యజ్ఞాయైవోతిం దధతి అగ్నిజా అసి ప్రజాపతేరేతరిత్యాహ య ఏవ రసః పశూన్ ప్రావిశత్ తమేవావరుంధే పంచైతే సంభారా భవంతి పాంతో యజ్ఞః యావానేవ యజ్ఞః తస్య శిరః సంభరతి యద్గ్రామ్యాణాం పశూనాం చర్మణా సంభరేత్ గ్రామ్యాన్ పశూంఛ్యుచార్పయేత్ కృష్ణాజనేన సంభరతి ఆరణ్యానేవ పశూంఛ్యుచార్పయతి తస్మాత్ సమావత్ పశూనాం ప్రజాయమానానాం ఆరణ్యాః పశవః క్రమీరాగుంసః శుచాహ్యృతాః గోమతః సంభరతి అతో హ్యస్య మేధ్యం పరిగృహ్యాయంతి రక్షసామపహత్యై బహవో హరంతి అపచితిమేవాస్మిన్ దధతి ఉద్ధతే సికతోపోక్తే పరిశ్రుతే నిదధతి శాంతే మదంతేభిరుపసృజతి తేజ ఏవాస్మిన్ దధాతి మధుత్వా మధురాకరోత్విత్యాహ బ్రహ్మణైవాస్మిన్ తేజో దధాతి యద్గ్రామ్యాణాం పాత్రాణాం కపాలే సగం సృజేత్ గ్రామ్యాణి పాత్రాణి శుచార్పయేత్ కర్మ కపాలే సగం సృజతి ఏతాని వా అనుపజీవనీయాని తాన్నేవ శుచార్పయతి శర్కరాభిః సగం సృజతి ధృత్యై అథోషంపాయ అజరోమైః సగం సృజతి ఏషా వా అగ్నేః ప్రజాతనోః యదజా ప్రియయైవైనం తనువా సగం సృజతి అథో తేజసా కృష్ణాజినస్య లోమభిః సగం సృజతి యజ్ఞో వై కృష్ణాజినం యజ్ఞేనైవ యజ్ఞగుం సగం సృజతి పరిశ్రుతే కరోతి బ్రహ్మవర్చసస్య పరిగృహేత్యై నకుర్వన్నభిప్రాణ్యాత్ యత్కుర్వన్నభిప్రాణ్యాత్ ప్రాణాన్ శుచార్పయేత్ అపహాయ ప్రాణితి ప్రాణానాం గోపీథాయ న ప్రవర్యం చాదిత్యం చాంతరేజాత్ యదంతరేజాత్ దుష్టర్మా స్యాత్ తస్మాన్నాంతరాయ్యం ఆత్మనో గోపీథాయ వేణునా కరోతి తేజో వై వేణుః తేజః ప్రవర్యః తేజసైవ తేజః సమర్థయతి మఖస్య శిరోసేత్యాహ యజ్ఞో వై మఖః తస్యైతచ్చిరః యత్ప్రవర్యః తస్మాదేవమాహ యజ్ఞస్య పదే స్థలిత్యాహ యజ్ఞస్య హ్యేతే పదే అథో ప్రతిష్ఠిత్యై గాయత్రేణ త్వా ఛందసా కరోమీత్యాహ ఛందోభిరేవైనం కరోతి త్రివృద్ధిం కరోతి త్రయ ఇమే లోకాః ఏషాం లోకానామాప్తే ఛందోభిః కరోతి వీర్యం వై ఛందాగుంసి వీర్యేణైవైనం కరోతి యజుషాభిరం కరోతి వ్యావృత్యై ఇయంతం కరోతి ప్రజాపతినా యజ్ఞముఖేన సంవితం ఇయంతం కరోతి యజ్ఞపరుషా సంవితం ఇయంతం కరోతి ఏతావద్వై పురుషే వీర్యం వీర్య సంవితం అపరిమితం కరోతి అపరిమితస్యావరుద్ధ్యై పరిగ్రీవం కరోతి ధృత్యై సూర్యస్య హరసాశ్రాజేత్యాహ యథా విజురేవేతత్ అశ్వశకేన ధూపయతి ప్రజాపత్యో వా అశ్వస్య జోనిత్వాయ కృష్ణో అశ్వస్య నిష్పదసేత్యాహ అసౌ వా ఆదిత్యో వృషాశ్వః తస్య ఛందాగుంసి నిష్పత్ ఛందోభిరేవేనం ధూపయతి అర్చిషే త్వా శోచిషే త్వేత్యాహ తేజ ఏవాస్మిన్ దధాతి వారుణోభేద్ధః మైత్రియోపైతి శాంత్యై సిద్ధ్యై త్వేత్యాహ యథాయజురేవైతత్ దేవస్వా సవితోద్వపత్రిత్యాహ సవితృప్రసూత ఏవైనం బ్రహ్మణా దేవతాభిరుద్వపతి అవద్యమానః పృథివ్యామాశాదిశ ఆ ప్రణేత్యాహ తస్మాదగ్నిః సర్వాదిశో ను విభాతి ఉత్తిష్టమృహన్భగోర్ధ్వస్తిష్టధ్రువస్త్వమిత్యాహ ప్రతిష్ఠిత్యై ఈశ్వరో వా ఏషోంధో భవితోః యః ప్రవర్యమేక్షయే సూర్యస్య త్వా చక్షుషాన్యేక్షయిత్యాహ చక్షుషో గోపీథాయ జరే త్వా సాధవే త్వా సుక్షిత్యై త్వా భూర్తేత్యాహ యం వా ఋజుః అంతరిక్షగం సాధు అసౌ సుక్షితిః దిశో భూతిః ఇమానేవాస్మై లోకాన్ కల్పయతి అథో ప్రతిష్ఠిత్యై ఇదమహమమాముష్యాజనం విషా పశుభిర్బ్రహ్మవర్చసేన పర్యోహామేత్యాహ విషయవేదం పశుభిర్బ్రహ్మవర్చసేన పర్యోహతి విషయతి రాజన్యస్య బ్రూజాత్ విషయవేదం పర్యోహతి పశుభిరితి వైశ్యస్య పశుభిరేవేనం పర్యోహతి అసూర్యం పాత్రమణాచ్ఛిన్నం ఆచ్ఛిణత్తి దేవత్రాకః అజక్షీరేణాచ్ఛిణత్తి పరమం వా ఏతత్పయః యదజక్షీరం పరమేణైవైనం పయసాచ్ఛిణత్తి యజుషా వ్యావృత్యై ఛందోభిరాచ్ఛిణత్తి ఛందోభిర్వా ఏష క్రియతే ఛందోభిరేవ ఛందాగస్యాచ్ఛిణత్తి ఛంధి వాచమిత్యాహ వాచమేవావరుంధే ఛంధ్యోర్జమిత్యాహ ఊర్జమేవావరుంధే ఛంధి హరిరిత్యాహ హరిరేవాకః దేవపురశ్చరసభ్యా సంపేత్యాహ యథా యజురేవైతత్ బ్రహ్మన్ ప్రచరిష్యామోహోదర్ధర్మమభిష్ణుహీత్యాహ ఏష వా ఏతర్హి బృహస్పతిః యద్బ్రహ్మా తస్మా ఏవ ప్రతిప్రోచ్య ప్రచరతి ఆత్మనోనార్థ్యై యమాయ త్వామఖాయత్వేత్యాహ ఏతావా ఏతస్య దేవతా ఆహ తాభిరేవైనకం సమర్థయతి మదంతేభిః ప్రోక్షతి తేజలేవాస్మిన్ దధాతి అభిపూర్వం ప్రోక్షతి అభిపూర్వమేవాస్మిన్ తేజో దధాతి త్రిః ప్రోక్షతి త్ర్యావృద్ధియజ్ఞః అథో మేధ్యత్వాయ హోతాన్వాహ రక్షసామపహత్యై అనవానం ప్రాణానాగం సంతత్యై త్రిష్టుభః సదీర్ఘాయత్రీరివాన్వాహ గాయత్రో హి ప్రాణః ప్రాణమేవ యజమానే దధాతి సంతతమన్వాహ ప్రాణానామన్నాద్యస్య సంతత్యై అథో రక్షసామపహత్యై యత్పరిమిత అనుబ్రూయాత్ పరిమితమవరుంధేత అపరిమిత అన్వాహ అపరిమితస్యావరుద్ధే శిరో వా ఏతద్యజ్ఞస్య యత్ప్రవర్జ్యః ఊర్మ్ముంజా ఆహ యన్మౌంజో వేదో భవతి ఊర్జైవ యజ్ఞస్య శిరః సమర్థయతి ప్రాణాహుతేర్జుహోతి ప్రాణానేవ యజమానే దధాతి సప్తజుహోతి సప్తవేశీర్షణ్యా ప్రాణాః ప్రాణానేవాస్మిన్ దధాతి దేవస్వాసమితామధ్వానక్మిత్యాహ తేజసైవైనమనగ్రే పృథివీం తపసస్త్రాగస్వేతి హిరణ్యముపాస్యతి అస్యానవిదాహాయ శిరో వా ఏతద్యజ్ఞస్య యత్ప్రవర్జ్యః అగ్నిః సర్వా దేవతా ఆహ ప్రళవానాదేవ్యోపాస్యతి దేవతాస్వేవ యజ్ఞస్య శిరః ప్రతిదధాతి అప్రతిశీర్ణాగ్రం భవతి ఏతద్వద్భ్యేషః అర్చిరసి శోచిరసేత్యాహ ఏతదేవాస్మిన్ బ్రహ్మవర్చసం దధాతి సగంసేదస్వ మహాగం అసేత్యాహ మహార్హ్యేషః బ్రహ్మవాదినో వదంతి ఏదేవావతరిద్విజః ఏదర్శపూర్ణమాసయోః అథ కథాహోదాయజమానాయాశిషో నాశాస్త ఇతి పురస్తాదాశేః ఖలు వా అన్యో యజ్ఞః ఉపరిష్టాదాశేరణ్యః అనాధిష్యా పురస్తాదితి గదేతానయజో విష్యాః శీర్షత ఏవ యజ్ఞస్య యజమాన ఆశిషో వరుంధే ఆయః పురస్తాదాహ ప్రజాన్ దక్షిణతః ప్రాణం పశ్చాత్ శ్రోత్రముత్తరతః నిధృతిముపరిష్టాత్ ప్రాణానేవాస్మై సమేచో దధాతి ఈశ్వరో వా ఏష దిశో నోన్మగితోః యన్ దిశోనం యా స్థాపయంతి మనోరశ్వాసి భూరిపుత్రేతి మామభివృశతి ఇయం వై మనోరశ్వా భూరిపుత్రా అస్యామేవ ప్రతిష్ఠత్యనున్మాదాయ సోపసదా మే భూజా మామాహిగుంసేరిత్యాహాహిగుంసాయై చితస్థపరిచితగిత్యాహ అపచితిమేవాస్మిన్ దధాతి శిరో వా ఏతద్యజ్ఞస్య యత్ప్రవర్జ్యః అసౌ ఖలు వా ఆదిత్యః ప్రవర్జ్యః తస్య మరుతో రశ్మయః స్వాహా మరుద్భిః పరిశ్రగస్వేత్యాహ అముమేవాదిత్యగం రశ్మిభిః పరిజోహతి తస్మాదసావాదిత్యో వృష్ణిం లోకే రశ్మిభిః పరిజూఢః తస్మాద్రాజా విషాపరిజూఢః తస్మాద్గ్రామణేః స జాతేః పరిజూఢః అగ్నేః సృష్టస్య యతః వికంకతం భా ఆర్జత్ యద్వైకంకతాః పరిధయో భవంతి భా ఏవావరుంధే ద్వాదశ భవంతి ద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరమేవావరుంధే అస్తి త్రయోదశో మాస ఇత్యాహుః యత్రయోదశః పరిధిర్భవతి తేనైవ త్రయోదశం మాసమవరుంధే అంతరిక్షస్యాంతర్ధిరసేత్యాహ వ్యావృత్తే దివంతపసస్త్రాజస్వేత్యుపరిష్టాదిరణ్యమధిదధాతి అముష్యా అనరిదాహాయ అథో ఆభ్యామేవైనముభయతః పరిగృహ్ణాతి అర్హన్ విభర్షి సాయకా నిధన్వేత్యాహ సౌత్యేవైనమేతత్ కార్యక్రమసిత్రేష్టుభమసి జాగతమసీతి ధరిత్రాణ్యాదత్తే ఛందోభిరేవైనాన్యాదత్తే మధుమధ్యిధునోతి ప్రాణో మే మధో ప్రాణమేవ యజమానే దధాతి పరియంతే త్రివృద్ధి ప్రాణ త్రిః పరియంతి యావృద్ధి యజ్ఞః అథో రక్షసామపహత్యే త్రిః పునః పరియంతి షట్ సంపద్యంతే షడ్వా ఋతవః ఋతుష్వేవ ప్రతిష్టంతి యో వై ధర్మస్య ప్రియాం తనువమాక్రామతి దుష్కర్మా వై సభవతి ఏష హవా అస్య ప్రియాం తనువమాక్రామతి యస్త్రిః పరేత్య చతుర్థం పర్యేతి ఏతాగం హవా అస్యోగ్రదేవో రాజనిరాచక్రామ తతో వేస దుశ్చర్మా భవత్ తస్మాత్రిః పరేత్యన చతుర్థం పరీడాత్ ఆత్మనో గోపేథాయ ప్రాణావేధరిత్రాణి అవ్యతిషంగంధోన్వంతి ప్రాణానామవ్యతిషంగాయ కృత్యే విరిషద్యథోన్వంతి దిక్ష్వేవ ప్రతిష్టంతి ఊర్ధ్వంధోన్వంతి స్వర్గస్య లోకస్య సమష్ట్యై సర్వతోధోన్వంతి తస్మాదయగం సర్వతః పవతే అగ్నిష్ట్వా వసుభిః పురస్తాగ్రోచయతు గాయత్రేణ ఛందసేత్యాహ అగ్నిరేవేనం వసుభిః పురస్తాగ్రోచయతి గాయత్రేణ ఛందసా సమారుచితో రోచయేత్యాహ ఆశిషమే వీతామాశాస్తే ఇంద్రస్త్వా రుద్రేర్దక్షిణతో రోచయతు త్రేష్ఠుభేన ఛందసేత్యాహ ఇంద్ర ఏవేనగం రుద్రేర్దక్షిణతో రోచయతి త్రేష్ఠుభేన ఛందసా సమారుచితో రోచయేత్యాహ ఆశిషమే వీతామాశాస్తే వరుణస్త్వాదిత్యేః పశ్చాద్రోచయతు జాగతేన ఛందసేత్యాహ వరుణ ఏవైనమాదిత్యేః పశ్చాద్రోచయతి జాగతేన ఛందసా సమారుచితో రోచయేత్యాహ ఆశిషమే వైతామాశాస్తే యురానస్త్వామారుతో మరుద్భిరుత్తరతో రోచయత్వానుష్టుభేన ఛందసేత్యాహ యురాన ఏవైనం మారుతో మరుద్భిరుత్తరతో రోచయత్యానుష్టుభేన ఛందసా సమారుచితో రోచయేత్యాహ ఆశిషమే వేదామాశాస్తే బృహస్పతిస్త్వా విశ్వేర్దేవైరుపరిష్టాగ్రోచయతుపాంతేన ఛందసేత్యాహ బృహస్పతిరేవైనం విశ్వేర్దేవైరుపరిష్టాగ్రోచయతి పాంతేన ఛందసా సమారుచితో రోచయేత్యాహ ఆశిషమే వేదామాశాస్తే రోచితస్త్వం దేవధర్మ దేవేష్వసేత్యాహ రోచితో హ్యేష దేవేషు రోచిషేయాహం మనుష్యేష్విత్యాహ రోచత ఏవేష మనుష్యేషు సమ్రాఘర్మ రుచితస్త్వం దేవేష్వాయుష్మాకస్తేజస్వే బ్రహ్మవర్చస్య సేత్యాహ రుచితో హ్యేష దేవేష్వాయుష్మాకస్తేజస్వే బ్రహ్మవర్చసీ రుచితోహం మనుష్యేష్వాయుష్మాగస్తేజస్తే బ్రహ్మవర్చసే భోజా సమిత్యాహ రుచిత ఏవేష మనుష్యేష్వాయుష్మాగస్తేజస్తే బ్రహ్మవర్చసే భవతి ఋగసి రుచం మయి ధేహి మయిరుగిత్యాహ ఆశిషమేవైతామాశాస్తే కయ్యదేతైర్గజుర్భిరరోచయిత్వా రుచితో ఘర్మ ఇతి ప్రబ్రూయాద్ అరోచుకోధ్వర్యు స్యాత్ అరోచుకో యజమాన అథ యజేన మేతైర్యజుర్భిరోచయిత్వా రుచితో ఘర్మ ఇతి ప్రాహ రోచుకోధ్వర్యుర్భవతి రోచుకో యజమాన శిరో వా ఏతద్యజ్ఞస్య యత్ప్రవర్జ్య గ్రీవా ఉపసద పురస్తాదుపసదాం ప్రవర్జ్యం ప్రవృణక్తి గ్రీవాస్వేవ యజ్ఞస్య శిరః ప్రతిదధాతి త్రిః ప్రవృణక్తి త్వయమే లోకాః ఏభ్య ఏవ లోకేభ్యో యజ్ఞస్య శిరో వరుంధే షట్ సంపద్యంతే షడ్వా ఋతవః ఋతుభ్య ఏవ యజ్ఞస్య శిరో వరుంధే ద్వాదశ కృత్వః ప్రవృణక్తి ద్వాదశ మాసాః సంవత్సరః సంవత్సరా దేవయజ్ఞస్య శిరో వరుంధే చతుర్వింశతిః సంపద్యంతే చతుర్వింశతిరర్ధమాసాః అర్ధమాసేభ్య ఏవ యజ్ఞస్య శిరో వరుంధే అథో ఖలు సకృదేవ ప్రవృజ్యః ఏతగం హి శిరః అగ్నిష్టో మే ప్రవృణక్తి ఏతావానవైయజ్ఞః యావానగ్నిష్టోమః యావానేవ యజ్ఞః తస్య శిరః ప్రతిదధాతి నోక్ష్యే ప్రవృంజాద్ ప్రజావే పశవ ఉక్ష్యాని యదుక్ష్యే ప్రవృంజాద్ ప్రజాం పశోనస్య నిర్దహేద్ విశ్వజితి సర్వపృష్ఠే ప్రవృణక్తి పృష్టాని వా అచ్యుతం చావయంతి పృష్ఠైరేవాస్మా అచ్యుతం చావయిత్వావరుంధే అవశ్యం గోపామిత్యాహ ప్రాణో వై గోపాః ప్రాణమేవ ప్రజాసు విజాతయతి అపశ్యం గోపామిత్యాహ అసౌ మా ఆదిత్యో గోపాః సహేమాః ప్రజా గోపాలితి తమేవ ప్రజానాం గోప్తారం గురుతే అనిపద్యమానమిత్యాహ నహ్యేష నిపద్యతే ఆచ పరాచ పథిభిష్టరంతమిత్యాహ ఆచహ్యేష పరాచ పథిభిష్టరతి ససద్ధ్రీచేస్సవిశోచేర్వసానమిత్యాహ సద్ధ్రీచేష్టహ్యేష విశోచేష్టవసాన ప్రజా అభివిపశ్యతి ఆవరేవర్తి భువనేష్వంతరిత్యాహ ఆహ్యేష వరేవర్తి భువనేష్వంతః అత్ర ప్రావేర్మధుమాధ్వేభ్యాం మధుమాధోచేభ్యామిత్యాహ వాసంతి కావేవాస్మాహుతో కల్పయతి సమగ్నిరగ్నినా గతేత్యాహ గ్రేష్మావేవాస్మాహుతో కల్పయతి సమగ్నిరగ్నినా గతేత్యాహ అగ్నిహ్యేవేషో అగ్నినా సంగచ్చతే స్వాహ సమగ్నిస్తపసా గతేత్యాహ పూర్వమేవోదితం ఉత్తరేణాభిగృణాతి ధర్తా దివో విభాసి రజసః పృథివ్యా ఇత్యాహ వార్షికావేవాస్మాహుతో కల్పయతి హృదే త్వా మనసే త్వేత్యాహ శారదావేవాస్మాహుతో కల్పయతి దివి దేవేషు హోత్రాయచ్ఛేత్యాహ హోత్రాభిరేవేమాన్ లోకాన్ సందధాతి విశ్వాసాన్ భువాం వదయత్యాహ హైమంతికా వేవాస్మాహుతో కల్పయతి దేవశ్రోస్తం దేవఘర్మ దేవాన్ పాహీత్యాహ శైశిరా వేవాస్మాహుతో కల్పయతి తపోజాం వాచమస్మే నియచ్చదే వాయుమిత్యాహ యా వై మేధ్యావాద్ సా తపోజాః తామేవరుంధే గర్భో దేవానామిత్యాహ గర్భో హ్యేష దేవానాం పితామతీనామిత్యాహ ప్రజా వై మతయః తాసామేష ఏవ పితా యత్ప్రవర్యః తస్మాదేవమాహ పతిః ప్రజానామిత్యాహ పతిహ్యేష ప్రజానాం మతిః కవీనామిత్యాహ మతిహ్యేష కవీనాం సందేవో దేవేన సమిత్రాయ తిష్టసగం సౌర్యేణానుక్తేత్యాహ అముంచైవాదిత్యం ప్రవర్యం చ సగంశాస్తి ఆయుర్దాస్త్వమస్మభ్యం ధర్మవర్చోదాసేత్యాహ ఆశిషమేవైతమాశాస్తే పితానోసి పితానో బోధేత్యాహ బోధయత్యేవైనం నవైతే వకాశా భవంతి పత్నియై దశమః నవమే పురుషే ప్రాణాః నాభిర్దశమే ప్రాణానేవ యజమానే దధాతి అథో దశాక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధే యజ్ఞస్య శిరోచ్ఛిద్యత తద్దేవాహోత్రాభిః ప్రత్యదధుః ఋక్తిజో వేక్షంతే ఏతావై హోత్రాః హోత్రాభిరేవ యజ్ఞస్య శిరః ప్రతిదధాతి ఉచితమవేక్షంతే ఉచితాద్వై ప్రజాపతిః ప్రజా అసృజత ప్రజానాగం సృష్ట్యై ఋషితమవేక్షంతే ఋషితాద్వై పర్జన్యో వర్షతి వర్షుకః పర్జన్యో భవతి సం ప్రజాయేధంతే ఋషితమవేక్షంతే ఋషితం వై బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసినో భవంతి అధీయంతో వేక్షంతే సర్వమాయరుజంతి నపత్న్యవేక్షేత యత్పత్న్యవేక్షేత ప్రజాయేత ప్రజాంతస్యై నిర్దహేత్ యన్నావేక్షేత న ప్రజాయేత నాస్యై ప్రజాన్నిర్దహేత్ తిరస్కృత్య యజుర్వాచయతి ప్రజాయరే నాస్యై ప్రజాన్నిర్దహతి తృష్టీమతీతే సపేయేత్యాహ సపాద్భి ప్రజా ప్రజాయంతే దేవస్య త్వా స విదుః ప్రసవ ఇతి రశనామాదత్తే ప్రసూత్యై అశ్వినార్బాహుభ్యామిత్యాహ అశ్వినో హి దేవానామధ్వర్యో ఆస్తాం ఓష్మాహస్తాభ్యామిత్యాహయత్యై ఆదదేదిత్యైరాస్నాసేత్యాహయజుష్కృత్యై ఇడయేహ్యదితయేహి సరస్వత్యేహేత్యాహ ఏతాని వా అస్యై దేవనామాని దేవనామైరేవైనామాహ్వయతి అసావేహ్యసావేహ్యసావేహేత్యాహ ఏతాని వా అస్యై మనుష్యనామాని మనుష్యనామైరేవైనామాహ్వయతి షట్ సంపద్యంతే షడ్వా ఋతవః ఋతుభిరేవైనామాహ్వయతి అదిత్యా ఉష్ణేషమసేత్యాహ యథాయజురేవైతత్ వాయురస్యైడదిత్యాహ వాయుదేవత్యో వై వత్సః పూషాత్మోపావసృజత్విత్యాహ పౌష్ణా వై దేవతయా పశవః స్వయైవైనం దేవతజోపావసృజతి అశ్వేభ్యాం ప్రదాపయేత్యాహ అశ్వినౌ వై దేవానాం భిషజో తాభ్యామేవాస్మై భేషజం కరోతి యస్తే స్తనశ్శశయిత్యాహ సౌత్యేవైనా ఉస్రఘర్మగం శిగుంశోస్రఘర్మం పాహి ఘర్మాయ శిగుంశేత్యాహ యథా బ్రూజాదముష్మై దేహీతి తాదృగేవ తత్ బృహస్పతిస్త్వోపసేదత్విత్యాహ బ్రహ్మ వై దేవానాం బృహస్పతిః బ్రహ్మణైవైనాముపసేదతి దానవస్థపేన వయిత్యాహ మేధ్యానేవైనాం కరోతి విశ్వగృతో లోహితేనేత్యాహ ద్యావృత్యై అశ్వభ్యాం బిన్వస్వ సరస్వత్యై బిన్వస్వ పోష్ణే బిన్వస్వ బృహస్పతయే బిన్వస్వేత్యాహ ఏతాభ్యోహ్యేషా దేవతాభ్యః పిన్వతే ఇంద్రాయ పిన్వస్వేంద్రాయ పిన్వస్వేత్యాహ ఇంద్రమేవ భాగధేన సమర్థయతి ద్విరింద్రాయేత్యాహ తస్మాదింద్రో దేవతానాం భూయిష్ఠభాక్తమః గాయత్రోసి త్రేష్టుభోసి జాగతమసేతి శఖోపయమానాదత్తే ఛందోభిరేవైనానాదత్తే సహోర్జో భాగేనోపమేహేత్యాహ ఊర్జ ఏవైనం భాగమకః అశ్వినౌ వా ఏతద్యజ్ఞస్య శిరః ప్రతిదధతావబ్రూతాం ఆవాభ్యామేవ పూర్వాభ్యాం వషట్క్రియాతా ఇతి ఇంద్రాశ్వినా మధునః సారథస్యేత్యాహ అశ్విభ్యామేవ పూర్వాభ్యాం వషట్కరోతి అథో అశ్వినామేవ భాగధేయేన సమర్థయతి ధర్మం పాదవసవో యజతామణిత్యాహ వసూనేవ భాగధేయేన సమర్థయతి యద్వషట్ కురుయాత్ యాతజామాస్య వషట్కార స్యాత్ యన్న వషట్ కురుయాత్ రక్షాగుంసి యజ్ఞగుంహన్యః వరిత్యాహ పరోక్షమేవ వషట్కరోతి నాస్య జాతజామా వషట్కారో భవతి యజ్ఞగుం రక్షాగుం సిద్ధంతి స్వాహా త్వా సూర్యస్య రశ్మయే వృష్టివనజే జుహోమీత్యాహ యో వా అస్య పుణ్యో రశ్మిః స వృష్టివనిః తస్మావేవైనం జుహోతి మధుహవిరసేత్యాహ స్వదయత్యేవైనం సూర్యస్య తపస్తపేత్యాహ యథాయజురేవైతత్ ద్యావా పృథివీభ్యాం త్వా పరిగృహ్ణామేత్యాహ ద్యావా పృథివీభ్యామేవైనం పరిగృహ్ణాతి అంతరిక్షేణ త్వోపజచ్చామేత్యాహ అంతరిక్షేణైవైనముపజచ్చతి న వా ఏతం మనుష్యో భర్తృమర్హతి దేవానాం త్వాపి తృణామనుమతో భర్తగుం శకేజమిత్యాహ దేవైరేవైనం పితృభిరనుమత ఆదత్తే ఇవాలేనమేతదర్థయంతి యత్పశ్చాత్ ప్రవృజ్య పురో జుహ్వతి తేజోసి తేజో న ప్రేహేత్యాహ తేజ ఏవాస్మిన్ దధాతి దివి స్పృంగ్మామాహిగుంసేరంతరిక్షస్పృంగ్మామాహిగుంసేః పృథివి స్పృంగ్మామాహిగుంసేరిత్యాహాహిగుంసాయై సువర్ణి సువర్ణే యచ్చది వై యచ్చది వో మా పాహేత్యాహ ఆశిషమేవేతామాశాస్తే శిరో వా ఏతద్యజ్ఞస్య యత్ప్రవర్యః ఆత్మా వాజుః ఉద్యత్యవాత నామాన్యాః ఆత్మన్నేవ యజ్ఞస్య శిరః ప్రతిదధాతి అనవానం ప్రాణానాగుం సందత్తే పంచాః పాంతో యజ్ఞః యావానేవ యజ్ఞః తస్య శిరః ప్రతిదధాతి అగ్నయే త్వా వసుమతే స్వాహేత్యాః అసౌ ఆదిత్యోగ్నిర్వసుమాన్ తస్మా ఏవైనం జుహోతి సోమాయత్వా రుద్రవతే స్వాహేత్యాః చంద్రమా వై సోమో రుద్రమాన్ తస్మా ఏవైనం జుహోతి వరుణాయత్వా దిత్యవతే స్వాహేత్యాః అప్సు వై వరుణ ఆదిత్యవాన్ తస్మా ఏవైనం జుహోతి బృహస్పతయే త్వా విశ్వదేవ్యావతే స్వాహేత్యాః బ్రహ్మ వై దేవానాం బృహస్పతిః బ్రహ్మణ ఏవైనం జుహోతి సవిత్రే త్వర్భుమతే విభుమతే ప్రభుమతే వాజవతే స్వాహేత్యాః సంవత్సరో వై సవితర్భుమాన్ విభుమాన్ ప్రభుమాన్ వాజవాన్ తస్మా ఏవైనం జుహోతి యమాయత్వాంగిరస్పతే పితృమతే స్వాహేత్యాః ప్రాణో వై యమాంగిరస్వాన్ పితృమాన్ తస్మా ఏవైనం జుహోతి ఏతాభ్య ఏవైనం దేవతాభ్యో జుహోతి దశ సంపద్యంతే దశాక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధే రౌహిణాభ్యాం వై దేవాః సువర్గం లోకమాజన్ తద్రౌహిణయో రౌహిణత్వం యద్రౌహిణో భవతః రౌహిణాభ్యామేవ తద్యజమానః సువర్గం లోకమేతి అహర్జ్యోతిః కేతునాజుషతాగుం సుజ్యోతిర్జ్యోతిషాగ స్వాహారాత్రిర్జ్యోతిః కేతునాజుషతాగుం సుజ్యోతిర్జ్యోతిషాగ స్వాహేత్యాహ ఆదిత్యమేవ తదమష్మిన్ లోకేన్హా పరస్తాద్దాధార రాత్రియా అవస్థాద్ తస్మాదసావాదిత్యో ముష్మిన్ లోకే హోరాత్రాభ్యాం ధృతః విశ్వాసా దక్షిణసదిత్యాః విశ్వానేవ దేవాన్ ప్రీణాతి అథో దురిష్ట్యా ఏవైనం పాతి విశ్వాన్ దేవానయామిహేత్యాః విశ్వానేవ దేవాన్ భాగధేయేన సమర్థయతి స్వాహాకృతస్య ధర్మస్య మధో పిబతమశ్వినేత్యాః అశ్వినావేవ భాగధేయేన సమర్థయతి స్వాహాగ్నయే యజ్ఞయాయ సంయజుర్భిరిత్యాహ అభ్యేవైనం ధారయతి అథో హవిరేవాకః అశ్వినా ధర్మం పాతగం హార్దివానమహర్దివాభిరోతిభిరిత్యాహ అశ్వినా వేవ భాగధేయేన సమర్థయతి అనుబాంధ్యా వా పృథివీమగం సాతామిత్యాహానుమత్యై స్వాహేంద్రాయ స్వాహేంద్రావణిత్యాహ ఇంద్రాయ హి పురోహూయతే ఆశ్రావ్యాహ ధర్మస్య యజేతి వశక్రతే జుహోతి రక్షసామపహత్యై అనుయజతి స్వజాగృత్యై ధర్మమపాతమశ్వినేత్యాహ పూర్వమేవోదితం ఉత్తరేణాభిగృణాతి అనుబాంధ్యా వా పృథివీ అమగుంసాతామిత్యాహానుమత్యై తం రావ్యం యథావన్నమో దివే నమః పృథివ్యా ఇత్యాహ యథా యజురేమైతత్ దివిధా ఇమం యజ్ఞం యజ్ఞమిమం దివిధా ఇత్యాహ సువర్గమేవైనం లోకం గమయతి దివం గచ్చాంతరిక్షం గచ్చ పృథివీం గచ్చేత్యాహ ఏష్వేవైనం లోకేషు ప్రతిష్టాపయతి పంచ ప్రదిశో గచ్చేత్యాహ ఇక్ష్వేవైనం ప్రతిష్టాపయతి దేవాన్ ఘర్మవాన్ గచ్చ పితరాన్ ఘర్మవాన్ గచ్చేత్యాహ ఉభయేష్వేవైనం ప్రతిష్టాపయతి యత్పింబతే పరుషుకః పర్జన్యో భవతి తస్మాత్పింబమానః పుణ్యః యత్ప్రాంపింబతే తద్దేవానాం యద్దక్షిణా తత్పితృణాం యత్ప్రత్యగ తన్మనుష్యాణాం యదుదంగే తద్రుద్రాణాం ప్రాంచముదంచం పింబయతి దేవత్రాగః అథో ఖలో సర్వా అనుదిశః పింబయతి సర్వాదిశః సమేధంతే అంతః పరిధి పింబయతి తేజసో స్కందాయ ఇషేపీర్జేపీహేత్యాహ ఇషమేవోర్జం యజమానే దధాతి యజమానాయపీహేత్యాహ యజమానాయైవైతామాశిషమాశాస్తే మత్యంజేష్ఠ్యాయపీహేత్యాహ ఆత్మన ఏవైతామాశిషమాశాస్తే ృష్యేత్తాద్యుమ్నాయత్వేంద్రియాయత్వాభోద్యైత్వేత్యాహ యథాయతురేవైతత్ ధర్మాసి సుధర్మామేన్యస్మే బ్రహ్మాణి ధారయేత్యాహ బ్రహ్మన్నేవైనం ప్రతిష్టాపయతి నేత్వాతస్కందజాది యద్యభిచరేత్ అముష్యత్వా ప్రాణే సాదయామ్యమునా సహ నిరర్థం గచ్చేతి బ్రూజాద్యం దృశ్యాత్ యమేవ ద్వేష్టి తేనైనగం సహ నిరర్థం గమయతి ఊష్మే శరసే స్వాహేత్యాహ యా ఏవ దేవతా హుతభాగాః తాభ్య ఏవైనం జుహోతి గ్రావభ్య స్వాహేత్యాహ యా ఏవాంతరిక్షే వాచః తాభ్య ఏవైనం జుహోతి ప్రతిరేభ్య స్వాహేత్యాహ ప్రాణావై దేవాః ప్రతిరాః తేభ్య ఏవైనం జుహోతి యావా పృథివేభ్యాగస్వాహేత్యాహ యావా పృథివేభ్యామేవైనం జుహోతి పితృభ్యో ఘర్మపేభ్య స్వాహేత్యాహ యే వైరజ్వానః తే పితరో ఘర్మపాః తేభ్య ఏవైనం జుహోతి రుద్రాయ రుద్రహోత్రే స్వాహేత్యాహ రుద్రమేవ భాగధేయేన సమర్థయతి సర్వతః సమనక్తి సర్వత ఏవ రుద్రం నిరవదయత్ ఉదంచ నిరస్యతి ఏషా వై రుద్రస్యతి స్వాయామేవ దిశి రుద్రం నిరవదయత్ అప ఉపస్పృశతి మేధ్యత్వాయ నాన్వీక్షేత యదన్వీక్షేత చక్షురస్య ప్రమాయుగ్ని స్యాత్ తస్మాన్నాన్వీక్ష్య అపీ పరో మాన్నోరాత్రిమాపాహ్యేషాతే అగ్నే సమేతజా సమిధ్యస్వాజం మేఘావర్చసమాంజీరిత్యాహ ఆయురేవాస్మిన్వర్చో దధాతి అపీ పరో మా రాత్రిజాన్నో మాపాహ్యేషాతే అగ్నే సమేత్రజా సమిధ్యస్వాజం మేధావర్చసమాంజీరిత్యాహ ఆయురేవాస్మిన్వర్చో దధాతి అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని స్వాహాసోర్జోజ్యోతిర్జ్యోతిస్సోర్యస్వాహేత్యాహ యథాయజురేవైతత్ బ్రహ్మవాదినో వదంతి హోతవ్యమగ్ని హోత్రా హోతవ్యామితి యజ్జుషా జుహుయాత్ అయథా పూర్వమాహుతే జుహుయాత్ యన్న జుహుయాద్ అగ్నిః పరా భవేత్ భూస్వాహేత్యేవ హోతవ్యం యథా పూర్వమాహుతి జుహోతి నాగ్నిః పరా భవతి హుతగం హవిర్మధు హవిరిత్యాహ స్వదయత్యేవైనం ఇంద్రతమేగ్నామిత్యాహ ప్రాణో వా ఇంద్రతమోగ్నిః ప్రాణ ఏవైనమింద్రతమేగ్నౌ జుహోతి ఇదానోసి మామాహిగుంసే నిత్యాహిగుంసాయై అశ్యామతే దేవ ఘర్మ మధుమతో వాచవతః పితుమత ఇత్యాహ ఆశిషమేవైతామాశాస్తే సుధా వినోషీమహి త్వా మామాహిగుంసే నిత్యాహిగుంసాయై తేజసా వా ఏతేభ్యర్థ్యంతే యే ప్రవర్గేణ చరంతి ప్రాశ్యంతి తేజ ఏవాత్మన్ దధతే సంవత్సరన్నమాగుం సమశ్నీయాత్ న రామాముపేయాత్ న మృణ్మయేన పిభేత్ నాస్య రామ ఉచ్ఛిష్టం పిబేత్ తేజ ఏవ తత్సగ్నిష్యతి దేవాసురాః సంయత్తా ఆసన్ తే దేవా విజయముపయంతః బిభ్రాతి శౌర్యే బ్రహ్మ సన్యదధత యత్కించ దివా కీర్త్యం తదేతేనైవ వ్రతేనాగోపాయత్ తస్మాదేతద్వ్రతం చార్యం తేజసో గోపీథాయ తస్మాదేతాని యజోగుంషి విభ్రాజః శౌర్యస్యేత్యాహో స్వాహా త్వా శౌర్యస్య రశ్మిభ్య ఇతి ప్రాతస్సగుంసాదయతి స్వాహా త్వా నక్షత్రేభ్య ఇది సాయం ఏతావా ఏతస్య దేవతాః తాభిరేవై నగుం సమర్థయతి ధర్మజాతే దివిషుకితి తిస్ర ఆహుతేర్జుహోది ఛందోభిరేవాస్యైభ్యో లోకేభ్యశ్రుతమవయజతే యత్యగ్రే జుహోతి అథే యత్యథేయతి త్రయ ఇమే లోకాః ఏభ్య ఏవ లోకేభ్యశ్రుతమవయజతే అనునోద్యానుమతిరిత్యాహానుమత్యై దివస్వా పరస్పాయా ఇత్యాహ దివ ఏవేమాల్లోకాందాధార బ్రహ్మణస్వా పరస్పాయా ఇత్యాహ ఏష్వేవ లోకేషు ప్రజాదాధార ప్రాణస్యత్వా పరస్పాయా ఇత్యాహ ప్రజాస్వేవ ప్రాణాందాధార శిరో వా ఏతద్యజ్ఞస్య యత్ప్రవర్యః అసౌ ఖలు వా ఆదిత్యః ప్రవర్యః అనయ్యద్దక్షిణా ప్రత్యంచముదంచముద్వాసయేత్ జిహ్మయ్యజ్ఞస్య శిరోహరేత్ ప్రాంచముద్వాసయతి పురస్తాదేవ యజ్ఞస్య శిరః ప్రతిదధాతి ప్రాంచముద్వాసయతి తస్మాదసావాదిత్యః పురస్తాదుదేతి శఫోపయమాన్ ధవిత్రాణి ఘిష్పీ ఇత్యన్వవహరంతి సాత్మానమేవై నగుం సతనం కరోతి సాత్మానుష్మిల్లోకే భవతి య ఏవం వేద ఔదుంబరాణి భవంతి ఊర్గ్వా ఉదుంబరః ఊర్జమేవావరుంధే వర్త్మనా వా అన్విత్య యజ్ఞకం రక్షాకం సిదిధాకం సంతి సామ్నా ప్రస్తోతాన్ వవైతి సామవై రక్షోహ రక్షసామపహత్యై త్రిర్నిధనముపైతి త్రయటిమే లోకాః ఏభ్య ఏవ లోకేభ్యో రక్షాగస్య పహంతి పురుషః పురుషో నిధనముపైతి పురుషః పురుషో హి రక్షస్వీ రక్షసామపహత్యై యత్పృథివ్యాముద్వాసయేత్ పృథివేకం శుచార్పయేత్ యదప్సో అపశుచార్పయేత్ యదోషధీషు ఓషధీ శుచార్పయేత్ యద్వనస్పతిషు వనస్పతేచ్ఛుచార్పయేత్ హిరణ్యం నిధాయోద్వాసయతి అమృతం వై హిరణ్యం అమృత ఏవైనం ప్రతిష్టాపయతి వల్గురసి సంయుధాజాపరిషించన్ పర్యేతి త్రివద్వా అగ్నిః యావానేవాగ్నిః తస్య శుచకం శమయతి త్రిపునః పరుజేతి షట్ సంపద్యంతే షడ్వా ఋతవః ఋతుభిరేవాస్య శుచకం శమయతి చతస్రక్తిర్నాభిరృతస్యేత్యాహ జియం వా ఋతం తస్యా ఏష ఏవ నాభిః యత్ప్రవర్యః తస్మాదేవమాహ సదో విశ్వాజురిత్యాహ సదోహీయాం అపద్వేషో అపహ్వరయిత్యాహ భ్రాతృవ్యాపనుత్యై ధర్మైతత్తేన్నమేతత్పురేషమితి దధ్నామధుమిశ్రేణ పూరయతి ఊర్ధ్వా అన్నాద్యందధి ఊర్జైవైనమన్నాద్యేన సమర్థయతి అనసనాయుకో భవతి య ఏవం వేద రంజర్నామాసి దివ్యోగం ధర్వ ఇత్యాహ రూపమేవాస్యైతన్మహిమానకుయమ్రంతిం బంధుతాం వ్యాదష్టే సమహమాయుషాసం ప్రాణేనేత్యాహ ఆశిషమేవైతామాశాస్తే యసౌ యోస్మాన్వేష్టియం చ వయం దుష్మ ఇత్యాహ అభిచార ఏవాస్యైషః అచిక్రదద్వృషా హరిరిత్యాహ వృషాహ్యేషః వృషాహరిః మహాన్యత్రో నదర్శత ఇత్యాహ సోత్యేవైనమేతత్ చిదసి సముద్రయో నిరిత్యాహ స్వామేవైనం యోనిం గమయతి నమస్తే అస్తు మామాహిగుంసేరిత్యాహాహిగుంసాయై విశ్వావసుగుం సోమగంధర్వమిత్యాహ యదేవాస్య క్రియమాణస్యాంతర్యంతి తదేవాస్యైతేనాప్యాయజతి విశ్వావసురభితన్నో గృణాత్ిత్యాహ పూర్వమేవోదితం ఉత్తరేణాభిగృణాతి ధియో హిన్వానోధియ ఇన్నో అభ్యాదిత్యాహ ఋతోనేవాస్మై కల్పయతి ప్రాసాంగంధర్వో అమృతానివోచదిత్యాహ ప్రాణా వా అమృతాః ప్రాణానేవాస్మై కల్పయతి. ఏతత్వం దేవ ఘర్మ దేవో దేవానుపాఘాదిత్యాహ దేవోక్యేష సందేవానుపైతి ఇదమహం మనుష్యో మనుష్యానిత్యాహ మనుష్యో హి ఏష సన్మనుష్యానుపైతి ఈశ్వరో వై ప్రవర్యముద్వాసయన్ ప్రజా పశోన్ సోమపీఠమనోద్వాస సోమపీఠానుమేహి సహ ప్రజయా సహ రాజస్పోషేణేత్యాహ ప్రజామేవ పశోన్ సోమపీఠమాత్మన్ ధత్తే సుమిత్రాణ ఆప ఓషధయ సంవిత్యాహ ఆశిషమేవైతామాశాస్ దుర్మిత్రాస్తస్మై భూయా సుర్యోస్మాన్ వేష్టియం చ వయం ద్విష్మ ఇత్యాహ అభిచార ఏవాస్యేష ప్రభా ఏషోస్మాల్లోకాచ్యవతే యః ప్రవర్జ్యముద్వాసయతి ఉదుత్యం చిత్రమితి సౌరేభ్యామృద్భ్యాగార్హపత్యేతి హోతి అయం వై లోకో గార్హపత్యః అస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి అసౌ ఖలు వా ఆదిత్యః సువర్గో లోకః యత్ సౌరీభవతః తేనైవ సువర్గాల్లోకాన్నైతి ప్రజాపతిం వై దేవాః శుక్రం పయో దుహ్రన్ తదేభ్యో నవ్యభవత్ తదగ్నిర్వ్యకరోత్ తాని శుక్రియాణి సామాన్యభవన్ తేషాం యోనసోత్యక్షరత్ తాని శుక్రయజోగశ్యభవన్ శుక్రియాణాం వా ఏతాని శుక్రియాణి సామపయసం వా ఏతజోరణ్యత్ దేవానామన్యత్పయః యద్గోః పయః తత్సామ్నః పయః యదజాయై పయః తద్దేవానాం పయః తస్మాద్యత్రైతైర్యజుర్భ్యశ్చరంతి తత్పయసాచరంతి ప్రజాపతిమేవ తద్దేవాన్ పయసాన్నాద్యేన సమర్థయంతి ఏష హత్వై సాక్షాత్ ప్రవర్జ్యం భక్షయతి యస్యైవం విదుషః ప్రవర్జ్యః ప్రవృజ్యతే ఉత్తర వేద్యాముద్వాసయే తేజస్కామస్య తేజో వా ఉత్తర వేదిః తేజః ప్రవర్జ్యః తేజసైవ తేజస్ సమర్థయతి ఉత్తర వేద్యాముద్వాసగేదన్న కామస్య శిరో వా ఏతద్యజ్ఞస్య యత్ప్రవర్జ్యః ముఖముత్తర వేదిః శేర్ష్ణైవ ముఖం సందధాత్యన్నాద్యాయ అన్నాద ఏవ భవతి యత్ర ఖలు వా ఏతముద్వాసితం వజాగుంసి పర్యాసతే పరివైతాగుంసమాం ప్రజావజాగస్యాసతే తస్మాదుత్తర వేద్యామేవోద్వాసయేత్ ప్రధానాంగోపీఠాయ పురో వా పశ్చాద్వోద్వాసయేత్ పురస్తాద్వా ఏతజ్యోతిరుజేతి తత్పశ్చాన్నిం రోచతి స్వామేవైనయ్యో నిమనోద్వాసయతి అపాం మధ్య ఉద్వాసయేత్ అపాం వా ఏతన్మధ్యా జ్యోతిరజాయత జ్యోతిః ప్రవర్జ్యః స్వ ఏవైనయ్యో నో ప్రతిష్ఠాపయతి యన్దిశ్యాత్ యత్రసస్యాత్ తస్యాం దిశ్యుద్వాసయేత్ ఏష వా అగ్నిర్వైష్మానరః యత్ప్రవర్జ్యః అగ్నినైవైనం వైష్మానరేణాభిప్రవర్తయతి ఔదుంబర్యాగం శాఖాజాముద్వాసయేత్ ఊర్ధ్వా ఉదుంబరః అన్నం ప్రాణః శుఘర్మః ఇదమహమముష్యాముష్యా జనస్య శుచా ప్రాణమపి దహామీత్యాహ శుచైవాస్య ప్రాణమపి దహతి పాచకార్తిమార్జతి యత్ర దర్భా ఉపదీక సంతతాస్యః తదుద్వాసయేత్ వృష్టికామస్య ఏతావా అపామనోజ్జావర్యో నామ యద్దర్భాః అసౌ ఖలు వా ఆదిత్య ఇతో వృష్టిముదీరయతి అసావేవాస్మా ఆదిత్యో వృష్టిం నియచ్చతి తా ఆపో నియతాధన్వనాయంతి ప్రజాపతిః సంభ్రియమాణః సమ్రాట్ సంభృతః ధర్మః ప్రవృత్తః మహావీర ఉద్వాసితః అసౌ ఖలు వా వేష ఆదిత్యః యత్ర వర్జ్యః స ఏతాని నామాన్యకురుత య ఏవం వేద విదురేనన్నాంనా బ్రహ్మవాదినో వదంతి యో వై వసీయాగుంసం యథా నామముపచరతి పుణ్యార్తిం వై స తస్మై కామయతే పుణ్యార్తిమస్మై కామయంతే వేద తస్మాదేవం విద్వాన్ ఘర్మ ఇతి దివాచక్షీత సమ్రాడితి నత్తం ఏతే వా ఏతస్య ప్రియే తనువౌ ఏతే అస్య ప్రియే నామని ప్రియైవైనం తనువా ప్రియేణ నామ్నా సమర్థయతి కీర్తిరస్య పూర్వాగచ్చతి జనతామాగతః తాం దేవాః ప్రవర్యేణైవానువ్యభవన్ ప్రవర్యేణాప్నువన్ యచ్చతుర్విపుంసతి కృత్వః ప్రవర్యం ప్రవృణక్తి గాయత్రీమేవ తదను విభవతి గాయత్రీమాప్నోతి పూర్వాస్త్యజనయ్యతః కీర్తిర్గచ్చతి వైశ్వదేవః సగుంసన్నః వసవః ప్రవృత్తః సోమోభికీర్యమాణః ఆశ్వినః పయస్యానీయమానే మారుతః క్వచన్ ఔష్ణ ఉదంతః సారస్వతో విష్యందమానః మైత్రశరో గృహీతః తేజ ఉద్యతో వాయుః క్రియమాణః ప్రజాపతిః హూయమానో వాగ్భుదః అసౌ ఖలు వా వైష ఆదిత్యః యత్ప్రవర్యః స ఏతాని నామాన్యకురుత య ఏవం వేద విదురేనన్నాంనా బ్రహ్మవాదినో వదంతి యం వృణ్మయమాహుతిన్నాస్మిపేథ తస్మాదేశోస్మిత ఇతి వాగేష ఇతి బ్రూజాత్ వాచ్యేవ వాచం దధాతి తస్మాదశ్నుతే ప్రజాపతిర్వా ఏష ద్వాదశధా విహితః యత్ప్రవర్యః యత్ప్రాగవకాశేభ్యః తేన ప్రజా అసృజత అవకాశేర్దేవాసురానసృజత యదూర్ధ్వమవకాశేభ్యః తేనాన్నమసృజత అన్నం ప్రజాపతిః ప్రజాపతిర్వారైషః సపితా భూత్వా ప్రథమేహన్ ప్రవృజ్యతే తేన కామాగుంజేతి యద్వితీయేహన్ ప్రవృజ్యతే అగ్నిర్భూత్వా దేవానేతి యత్తృతీయేహన్ ప్రవృజ్యతే వాయుర్భూత్వా ప్రాణానేతి యచ్చతుర్థేహన్ ప్రవృజ్యతే ఆదిత్యో భూత్వా రశ్మీనేతి యత్పంచమేహన్ ప్రవృజ్యతే చంద్రమా భూత్వా నక్షత్రాణ్యేతి యత్షష్ఠేహం ప్రవృజ్యతే రతుర్భూత్వా సంవత్సరమేతి యత్సప్తమేహం ప్రవృజ్యతే ధాతా భూత్వా శక్వరీమేతి యదష్టమేహం ప్రవృజ్యతే బృహస్పతిర్భూత్వా గాయత్రీమేతి యన్నవమేహం ప్రవృజ్యతే మిత్రో భూత్వా త్రివృత ఇమాన్ లోకానేతి యద్దశమేహం ప్రవృజ్యతే వరుణో భూత్వా విరాజమేతి యదేకాదశేహం ప్రవృజ్యతే ఇంద్రో భూత్వా త్రిష్టుభమేతి యద్వాదశేహం ప్రవృజ్యతే సోమో భూత్వా సుత్యామేతి యత్పురస్తాదుపసదాం ప్రవృజ్యతే తస్మాదితః పరాగమోల్లోకాగస్తపన్నేతి యదుపరిష్టాదుపసదాం ప్రవృజ్యతే తస్మాదముతోర్వాంగిమాల్లోకాగస్తపన్నేతి య ఏవం వేద ఐవతపది షన్నస్తన్నో మాహాసీత్ ఓం శాంతి శాంతి శాంతిః ఇతి తైత్రియ ఆరణ్యః పంచమ ప్రశ్నః సమాప్తః.